77. మనస్సే గట్టిపడితే దేహము ప్రపంచము. బ్రహ్మదేవ, ఈనాటి ఐందవ బ్రహ్మల సృష్టిక్రమం కూడా వారి మనోబలం వల్ల జరిగేదే. కనుక దానిని నాశనం చేయటం ఎవరికీ సాధ్యం కాదు. అదిగాక అలాంటి పని మీబోటి పెద్దలకు తగనది కాదు. తగినదో తగనిదో అది అలా ఉంచు, ఎందుకు సాధ్యం కాదు అది అంటారేమో. ఎవడైనా ఒక మణిని పగలగొట్టగలడేమోగాని దాని ప్రతిబింబాన్ని పగలగొట్టగలరా? మనస్సంకల్పము ప్రతిబింబం లాంటిదే. కనుక బ్రహ్మదేవ, ఐందవ బ్రహ్మల సృష్టిలను అలా వదిలేసి మీ సృష్టి మీరు చేసుకోండి. ఆకాశం నిండా వాళ్ల సృష్టి ఉంది కదయ్యా, ఇక నా సృష్టికి చోటెక్కడా అంటారేమో. అది పిచ్చిమాట. ఆకాశం మూడు రకాలు, చిదాకాశం, చిత్తాకాశం, భూతాకాశమని. ఈ మూడు అనంతాలే. మీ చిత్తాకాశం మీది, వాళ్ల చిత్తాకాశం వాళ్లది. ఈ రెండూ చిదాకాశంలో ఒదిగిపోయే ఉన్నాయి. మీ చిత్తాకాశంలో మీకు తోచిన సృష్టిలు చేసుకుంటూ మీరు మీ చిత్తాకాశ స్వరూపులై నిశ్చలంగా ఉండిపోండి. నన్నడిగారు కనుక నా సలహా ఇదే పని. ఐందవ సృష్టిలోని సూర్యుడు తన ప్రసంగం ముగించాడు. ఆ తరువాత బ్రహ్మదేవుడు వశిష్ఠుడితో తన ప్రసంగాన్ని ఇలా కొనసాగించాడు. వశిష్ఠ, ఐందవ సూర్యుడి ప్రసంగం విని నేను చాలాసేపు ఆలోచించి చివరికి అతను చెప్పిందే నచ్చి, భూతాకాశ, చిత్తాకాశ, చిదాకాశాలు అనంతాలు కనుక నా కర్తవ్యం నేను నిర్వహించుకుంటూ పోవాలనే నిశ్చయానికి వచ్చాను. అయితే నాకీ సలహా చెప్పి ఉపకారం చేసినవాడు ఐందవ సూర్యుడు గనుక అతనినే నాకు మొదటి మనువుగా ఉండమని కోరాను. మనువు అంటే నీకు తెలుసు కదా, నా మనస్సులోని ఆలోచనల ప్రకారం సృష్టి ప్రక్రియ నడిపించేవాడే మనువు. అలాంటి గొప్ప పదవి లభించేసరికి ఐందవ సూర్యుడు పొంగిపోయి తన రూపాన్ని రెండు రూపాలుగా చేసుకొని ఒక రూపంతో ఐందవ బ్రహ్మాండంలో సూర్య పదవిని నిర్వహిస్తూ మరో రూపంలో నా బ్రహ్మాండంలో మనువు పదవిని నిర్వహించసాగాడు. పుత్రా వశిష్ఠ, ఈ సంఘటనలన్నిటి ద్వారా నేను చెప్పవచ్చిందేమిటంటే ఆయందవులు 10 మంది మనోబలం వల్లనే బ్రహ్మలయ్యారు. ఇంద్రాహల్యులు మనోబలం వల్లనే దంపతులుగా మళ్లీ మళ్లీ జన్మిస్తున్నారు. ఆయసర్వ్ 121. మనోబలం వల్లనే నేను నా బ్రహ్మాండ సృష్టి చేస్తున్నాను. మనోబలం వల్లనే ఆ సూర్యుడు అటూ ఆ బ్రహ్మాండంలోనూ ఇటూ ఈ బ్రహ్మాండంలోనూ కూడా పదవులు నిర్వహిస్తున్నాడు. కనుక ఏమి తేలిందంటే ఈ సృష్టి అంతటినీ మనస్సే చేస్తోంది. దీన్నే తిప్పి చెపితే ఈ మనస్సే సృష్టిగా కనిపిస్తోంది. నీళ్లు గడ్డకడితే మంచవుతుంది, పలచగా ఉంటే నీళ్లంటారు, గట్టిగా ఉంటే మంచంటారు. పేర్లు మారినా ఉన్న పదార్థం ఒక్కటే. అలాగే ఒకే చైతన్యం సూక్ష్మ వాసనలతో కలిసి సూక్ష్మస్వరూపంగా ఉంటే దాన్ని జీవుడంటారు, మనస్సంటారు. అదే కొంచెం గట్టిపడితే దాన్ని దేహం అంటారు. మనస్సు ఇంకా పరిపరి విధాలుగా సాంద్రీకృతమైతే, చిక్కబడితే అది ప్రపంచం అవుతుంది. ఈ సాంద్రత, ఈ వాసనలు రెండు పోతే అది సాక్షాత్తుగా శుద్ధ పరమాత్మ స్వరూపమే అవుతుంది. వశిష్ఠ జాగ్రత్తగా గమనించు, సత్యంగా ఉన్నది చైతన్యం ఒక్కటే. అది ఒక్కటిగా ఉన్నప్పుడు దాని పేరు శుద్ధ చైతన్యం. దానిలోకి సంస్కారాలు చేరితే అప్పుడది మనస్సు, అదే జీవుడు. అదే గట్టిపడితే అప్పుడది దేహము, ప్రపంచము. ఈ చెప్పిన వరుస ఎలా ఉందంటే, పొడిపొడిగా ఉన్నప్పుడు దాని పేరు మట్టిపొడి, తడి తడిగా ఉన్నప్పుడు దాని పేరు మట్టిముద్ద, కొంచెం వెడల్పుగా ఉంటే దాని పేరు పెంకు, బొజ్జలగా గుండ్రంగా తయారైతే దాని పేరు కుండ అని చెప్పినట్లుగా ఉంది. ఇన్ని రూపాల్లోనూ ఉన్నదేది మట్టి కదూ. అలాగే మనస్సుగా, జీవుడుగా, శరీరంగా, ప్రపంచంగా ఉన్నది శుద్ధ చైతన్యమే, పరమాత్మే. కనుక వివేకం కలవాడు ఏమి చెయ్యాలంటే ప్రస్తుతం తనకున్న ఈ మనస్సుతోనే మనస్సు యొక్క తత్వాన్ని గూర్చి విచారణ చెయ్యాలి. దానికి ఉన్న గట్టితనాన్ని, పలుచటితనాన్ని, వాసనమయత్వాన్ని కూడా గుర్తించి తన వివేకంతోనే ప్రక్షాళన చెయ్యాలి. చేస్తే పరిశుద్ధమైన చైతన్యం మిగులుతుంది, అదే ముక్తి.